21:13 సర్గ విషయాలు. 1. రామ ప్రళయకాలంలో పరమాత్మ తెలివి రూపంగా ఉన్నాడు, అంటే చిద్రూపంగా నున్నాడు. తరువాత ఆయన తెలుసుకొనుట అనే వికారాన్ని పొందాడు. బ్రహ్మ జీవుడవటమంటే ఇదే. 2, 3, ఈ జీవుడి నుంచే బ్రహ్మాండాలన్నీ పుట్టాయి. ఇతర జీవులందరూ పుట్టారు. ఆ సృష్టి క్రమమంతా నీకు చెప్పాను. 4, 5, రామ నీకు 2 లోకాలున్నాయి. 1 నీ స్వప్నలోకం, 2 నీ జాగ్రత్ లోకం. వీటిలో నీ స్వప్నలోక గత జీవులకు నువ్వు ఎలాంటి వాడివో, ఈ జాగ్రత్ లోక గత జీవులకు హిరణ్యగర్భుడు అలాంటివాడు. పెద్ద మంటనుంచి చిన్న నిప్పురవ్వలు బయలుదేరినట్లుగా హిరణ్యగర్భుడి నుంచి కోటానుకోట్ల జీవులు బయటికి వచ్చి ఎవరికి వారు, నేను వేరు అంటున్నారు. నిప్పురవ్వ వంటి ఈ భావమే క్రమంగా గట్టిపడి వాడు విడిగా ఒక జీవుడవుతున్నాడు. అందుకే జీవుడు మనోమయుడు అని పెద్దలు నిశ్చయం చేశారు. 7, 9, నేను వేరే జీవుడనే భావం ఇంకా ముదిరి వాడికి ఒక శరీరం ఏర్పడుతోంది. 6, ఇతడు చూడాలి అనుకోగానే కళ్ళు ఏర్పడతాయి, వినాలి అనుకోగానే చెవులు ఏర్పడతాయి. ఈ జీవుల్లో కొంతమంది సంస్కారబలంచేత అధికార పురుషులవుతారు. 11, రామ ఈ రకమైన వివరణ వల్ల నువ్వు అర్థం చేసుకోవలసిన ముఖ్యాంశాలేమంటే హిరణ్యగర్భుడు మనోమయుడే. అయితే అతను జీవుల సమష్టి మనోమయుడు, నీ జాగ్రత్ ప్రపంచమంతా అతని సంకల్పం మాత్రమే. అందుచేత ఈ జగత్తు లేనిది, దీనికి పుట్టుకే లేదు. ఈ విధంగా వశిష్ఠ మహర్షి మళ్లీ మరోసారి మరొక ప్రక్రియలో జగత్తుకి ఉత్పత్తే లేదని తేల్చేసరికి రాముడు కొంచెం ఆలోచించి ఈ సృష్టి ప్రక్రియ మీద ఒక ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నతోనే 14వ సర్గ ప్రారంభమైంది.